సిద్ధమింద్రమూదో హవామహేయో గోజిద్ధ ఇమన్నా యజ్ఞం విహవేజూఢ స్వాస్మోహరివో మేదినం ఆయుష్యం వర్చస్యం రాజస్పోషమోద్ధీతం ఇదం హిరణ్యం వర్చస్వర్యైరాజాదీశాదిమా ఉచ్చైర్వాజీప్రేతనాషాధనంజయం సర్వాసమగ్రాయుద్ధ్యోహిరణ్యేస్మిన్ సమాహీతా సునమహం హిరణ్యస్య పితుర్మానే జగ్రభ తేన మాం సూర్యత్వమకారం పూరుష ప్రియం సమ్రాజం చ విరాజం చాభిక్తిర్జాత మే ధ్రువా లక్ష్మీరాష్ట్రస్తామూఖేతామాసంసృజ అగ్నే ప్రజాతం పరియద్ధిరణ్యమృతం యజ్ఞే అధిమత్యేషు ర్హతి జరా మృత్యర్భావతిభక్తి రాజావరో నో యూ దేవీ సరస్వతీ ఇంద్రోయద్రహావేదన్వేమచ్చ సహాయూషే నద్రక్షాంసి నీషాచారంసి దేవానామోజ ప్రథమగం ఏతత్ విభక్తిరాక్షాయణాహిరణ్యం దేవేడు కృణతే దీర్ఘమాయుష్యేడు కృణతే దీర్ఘమాయుద్ధంగాక్షాయణాహిరణ్యం తదనీకాయ సుమనస్యమానా అన్నాబధ్నామి సదసారదాయాయుష్మాజరదక్షర్యత ఘదాదుర్లబ్ధం మధోమత్సువర్ణం ధనంజయం ధరుణం భారగిష్ణో రిణక్షపత్నానుధారాంశ కణ్వదారోహమాం మహతే సౌభాగాయ ప్రియం మా గురుదేవేషు ప్రియం రాజసు మా గురు ప్రియం విశ్వేషు గోత్రేషు మహీధేహి రుచారూచం అగ్నిర్యేణ విరాజతి సూర్యోజేన విరాజతి విరాజ్యేరాజతి తేనాస్మాన్ బ్రహ్మణత్వే విరాజ సమిధం గురు నాదాసీన్నో దాసీత్తాసీంగాసీద్రజో నో మా పరోయత్ ీమాకర్మన్నం భక్తిమాసీద్గహనంగధీరం నృత్యరాసీదమృతన్నదర్హిణరాజ్యా అన్న ఆసీత్ ప్రకేత ఆనీత పాతం సృజయాతేకం తస్మాధాన్యన్న పరకించనాథ తమ ఆసీత్ తమసా గూఢమగ్రే ప్రకేతం సలిలం సర్వమాజిదం ేనాభ్యపీహితం యదాసీత్తమస్తమ్మహినాజాయకైకం కామస్తదగ్రే సమవర్తతాధిమన సోరేద ప్రథమం యదాసీత్ సదో బంధుమసది నిరాబిందం హృదయ ప్రతీష్యా కవయో మనీషా శిరస్తీనో వితతో నస్మిరే కామదీరాసీ ఆసన్మహిమాన ఆసన్ సదా అవస్థాత్మయాది ఫలస్థాద్ కో అద్భావేదక ఇహ ప్రమోదకృతాజాకుతాయం విదృష్టి అర్వాదేవా అస్య విసర్జనేనాథాకో వేదయత ఆబూవ ఇయం విరట్యత ఆబూవయీవాదేయీవాన యోగ్యాధ్యక్ష పరమే వ్యో మో అంగవేదయీవాన వేద యో విశ్వస్తందోభిస్తేక సతందేవర్మే విరాజర ఇమే వాయంతి పితరో యాయయః ప్రవయాపవయేద్యాః సతే సతే కుమాంగేనం దనదవక్రేణద్య భువాన్ పితర్నే అధినాభే అస్మిన్ ఇమే మయూఖా ఉపవేద రోషదస్తామానిదగ్రస్తసధాన్యోతవే ఆసీత్ ప్రమాకరమాజ్యం కిమాసీత్వరిసీత్ ప్రమోగం కి ముక్తం యద్దేవాదేవమయజంత విశ్వే అగ్నేర్గాయత్యాభవత్సయోష్ణిహాయాసవిదాసంబూవ భాదో మా బుద్ధైర్మహస్వాన్ బృహస్పతేర్బృహదీవాతరమావత్న్ మిత్రూనయోరీంద్రశ్చిగ భాగో అన్నా విశ్వాన్ దేవాన్యగత్యాదీమే సకన జాగృతర్షజో మనుష్యా జాగృతే నర్షజో మనుష్యా యజ్ఞే జాతే పితరో నపురాణే అశ్యన్మన్యే మనసా చక్షసాతాన్యమం యజ్ఞమయజం దూర్వే సహస్తో మా సహచందద ఆవృత సహస్రమాయ సప్తదేవ్యా పూర్వేషాం పంథా మనుజస్య ధీరా అన్వాలే విరేరథ్యో నరస్మిన్ అవప్రాచయింద విశ్వామిత్రాన పాపాచో అభిభూతేను దస్ర అపోదీచో అపాసూరా ధరా చ గురౌ యథాతమధర్మన్మదేమ కుదిరంగయవమంతోజమం జిద్యథాతాంజనుపూర్వం వియూజ ఇహైభైరాంగిభోజనాభో నమోజన్మోస్తోజాతమశ్రమో వివిధే సంగ్రమేషు క్రమ్యం దయింద్రం దక్షాయ విప్రాశ్వాయం దోర్షణం బాధయన్ యువం దురామశ్వినామూజా వాసుపానాదు భస్పదీంద్రం కర్మ స్వావతం పుత్రమేవ పితరా భస్వినోభేంద్రావధుకావ్యైర్ధంసనాభిః యత్సురామం వ్యపీవస్వదీభిస్తలస్వదీత్వామఘమన్నభిమగింద్రస్తుత్రామాస్వభావోభిస్సుమృకో విశ్వవేదాషో అభయం కృణోతు సువీర్యస్య పదయశ్యామ భయం సో మతౌ యజ్ఞయశ్చాపి భద్రేదో మదసే శ్యామ సుత్రామాస్వభాగ్ంద్రో అస్మే ఆరాచిద్వేషస్త నుర్యోజో ఈజానమిోర్ఘోర్చారీజానం భూమిరవిభూషణి ఈజానం దేవాభస్వినాభిసుమ్నైరవర్ధతా ఆవాం మిత్రవరుణాధారయక్షీతీ తత్వతాయజామసి యువనాయ సఖ్యైరీష్టామరక్షసా అధా చిన్నుయద్ధిమహే వామభిప్రియం రేక్ష్యమానా తద్వాన్ భాయత్పుష్య జరేక్షంవారన్నకీరక్షమఘాని అసాభన్యో ఆసురూయద్యోస్వం విశ్వేషాం వరుణాశిరాజా మూర్ధారతన్నైతామతేన సాంతకృక్ అస్మిన్ శ్రేతూదలేనోహితే మిత్రే నిగతాన్ హంది ధీరాన్ అవోర్భాయద్ధాత్తనోష్ ప్రియాసు యజ్ఞియా సర్వా ఇవోర్హిమాతీర్విచేత సాధ్యోన్నభో విత్పజాపుభూతలి అవప్రియాదిష్టనసూనోలిలిష్టరశ్మిభిరాజావసీదతం తిష్టద్రసన్నదూర్షదం వనర్షదం తానఃను గజంతేర్నృమేధత్తే అంభ్రాసత్సు మేధత్తే అంభ్రాస రోష్స్మే పురోరథమింద్రాయ దూషమర్చత అధీకే జిలోకృత్సంగేతమత్సోత్రమాకం బోధితోధితానభందామన్యకేనా జాతా అధిగన్రాసు తం సింధోగ్రవాధరాతో అహన్నహిం అసత్రుజగ్ఞే విశ్వం పుష్యతి పాపరిష్జామహే నభందామన్యకేనాధిదన్నాసు విషు విశ్వారాతజో నంతనోధియా అభత్తాధిదత్తామేవం యో నైంద్రజిఘాంతే రాజర్దతిర్వసు నమంతామన్యకేషాధిసన్వసు యో నైంద్రాభితోజునో వికాయురాజితే సతి అసస్పదం నమీంద్రతి విభాధో ఆసిదాయర్నభందామన్యకేషాధిసన్వసు యో నైంద్రాభిదాసనాభ్యర్యక్చ్యా బలం జిరమీవ్యోనధత్మానభందామన్యకేషాధిసన్వసు అయమింద్రయవస్తమారామహే ఋతశ్చాయాన్యకేషాధిసన్వసు అస్మభ్యం సత్వమింద్రతాక్షయాదోహతే ప్రతిఫలం చరిత్రే అచ్చిద్రోధ్నీయసహస్రధారాపయతామహీయౌ ఉభేయదింద్రలోదసీ ఆపప్రాతోషాయీవ మహాంతామహీనాం సమ్రాజం చర్షణీనా జేవీజనిత్రయీజనద్భద్రాజనిత్రయీజన అవస్మదుర్గణాయతోమర్తను స్థిరం అధస్మదం తమీం కృషియో అస్మా ఆదిదే సతి దేవీజనిత్రయీజనద్భద్రాజనిత్రయీజనత్ అవస్థ్యాబృహతీర్షో విశ్వశ్చంద్రామిత్రహన్ సతీ విశ్వక్రధూనుగేంద్ర విశ్వాభిరోధిభిర్దేవీజనిత్యజీజనద్భద్రాజనిత్యజీజనత్ అవయత్వం సదగ్రధమింద్ర విశ్వానిధూనుషే వయసృణీభిరోధిభిర్దేవీజనిత్రయీజనద్భద్రాజనిత్రయీజనత్ అపశ్వేదాయిభావితో విష్ణక్పదంతు దిద్యవా దూర్వాయాయి వదంత భోగ్యా అస్మదే దుర్మతిర్దేవీజనిత్యజీజనద్భద్రాజనిత్యజీజనత్ దీర్ఘం కృషం సాధక్యం విభర్షిమంతమా పూర్వే నమగవన్ పదాజోపజాయమో దేవీజనిత్రజీజనద్భద్రాజనిత్రజీజనత్ నకిర్దేవామిమతి నిరాజోపజామసి మంత్రశ్రుత్యం చరామసి అక్షేభిరపి కక్షేభిరద్రాభిరంభామహే యస్మిన్ వృక్షే రూపలాదే దేవై సంవిరాదే నమః అత్రా నో విష్పతిః పితా పురాణాం అనువేణతి పురాణాం అనువేణంతం తరంతం పాపజాముజా అసూయన్నభ్యదాగతం దత్మా అస్పృహయం పునః యంకోమారణవం రథమచక్రం మనసాకృణో ఏకేషాంతదత్తాంజనీక్షసి యంకోమారప్రావర్తయోరథం విప్రేభ్యస్పతి తం సామాను ప్రావర్తదమితో నాభ్యాహీతం కుమారమజనయద్రథంకో నిరావర్తయత్ కశ్చిద్దనో బ్రూజాదనుదేహీయథాభవద్దనుదేహీ తో అగ్రమజాయత పురస్తాద్బుద్ధాదః పశ్చాన్నిరజనం కృతం ఇదం యమస్వసాదనం దేవమానం యదుచ్యతే యమస్య సంయతే నాళీరజం గీర్భిః పరిష్కృతః అగ్నిం కేశీ విషం కేశీ విభర్తి రోదసీ కేశీ విశ్వం సద్ధృషే కేశీతం జ్యోతిరుచ్యతే మునయోపాదరసనా విషంగా వస కేమలా వాతస్యానుధ్యాయిం జంతి యద్దేవాసో అభిక్షత ఉన్మాదితా మౌనేయేన వాతా ఆతస్థిమా భయం శరీరే దస్మాకం యూయం మర్తాసో అభిపశ్యత అంతరిక్షేణ పతతి విశ్వారూపావచాకర్షత్ మునిర్దేవస్య దేవస్య సౌగ్రత్యాయసఖాహితః వాదస్యాస్తో భాయో సఖాతో దేవేషితో మునిః ఉభౌ స ముద్రావాక్షే దియశ్చ పూర్వభూతాపరః సరసాం గంధర్వాణాం మృగాణాం చరణేచరన్ కేశీకేతశ్చ విద్వాన్ సఖా స్వాదుర్మచింతమహ వాయురత్మా ఉపామంతక్తి నష్టిష్మా గుణన్నమా ఏదీ విహజ్జపాత్రే నయద్రుద్రేణీవత్స ఉదే వా అవహితం దేవా ఉన్నయథా పునః ఉదాగశ్చతుర్షం దేవా దేవా జీవయథా పునః ద్వాభిమౌ వాతౌ వాత ఆసింధోరాపరావతా రక్షం తే అన్య ఆవాదుపరాంజో వాయద్రవా ఆవాతవాయిషజం వివాతవాయ్రవాం విశ్వభేషజో దేవానా దూతయీయసే ఆత్మాగమం సంతాదిభిరథో అరిష్టతాదిభిః దక్షం తే భద్రమాభార్ఘం వరాజక్ష్మం దువాలితే రాయం తామిహ దేవాస్త్రాజతాం మరుతాం గణః రాయం తాం విశ్వా భూతాని యథాయమరపాసత్ ఆపయిద్వాభూభేషజీరాపో అమీవచాతనీః ఆపస్సర్వస్య భేషజీస్తాస్తే గణ్వంతు భేషజం హస్తాభ్యాం దశశాఖాభ్యాం జిహ్వా వాచః పూరో గవీ అనామయత్నుభ్యాం ద్వాతాభ్యాం తోపస్పృశామసి ఖ్యేషు వన్హజరితం వన్ బాణాభ్యాధర్జనుర్వలం యత్రాదశస్యన్నుషసో ఋణన్నపః కుత్సాయమన్మన్ మహ్యశ్చ సంశయా అవాదృశప్రస్వస్వంజయో గిరీనుదాజగుస్రాహి గోమధుప్రియం అబద్ధయో బలినో అశ్చదం సాధుసోర్యాతజా గిరా విశూర్యో మధ్యే అముద్రసం దివో విదద్ధాయ ప్రతిమాధమార్యా నృఢాదిక్రోరసూరస్య మాయిన ఇంద్రోజా విశ్వనా ృణాగ్నిరుక్మా అయద్ధనేనా విద్వా విభిన్సతాదాద్రద్రహాదుజ్జాలిలేగతే ఇంద్రస్య వజ్రాద విభేద విష్ణసహస్రాక్రా మధ్యం జూరదాహ్రానాః ఏదాచ్యాదేనుర్జాని కేవలాజజే కజే కమకృణోరయజ్ఞం మాదామదాజ్య విశ్వజా విభిన్నం భరతి ప్రతింపిదా సూర్యరస్వరీరేవస్వాజ్యోతిమృతజాజస్రం తూఢా ప్రజవేలాది విద్వాన్ సంపశ్యన్ విశ్వాభువానాని గోపా ఋతక్షాయేన దివో మధ్య ఆస్తావ్రివాన్ రోదసీ అంతరిక్షం అభిశ్వాజీరభిచే ఘృతాజీరంతరా పూర్వమపరంతకేతుం రాజో వృద్ధసంగమనోవసూనా విశ్వారూపాభిచే సజీ దేవజీవత పితా సత్య ధర్మేంద్రోణతస్థౌ సమలేఖనానా విశ్వాసం సోమగంధర్వమాపోదృశీస్తృతేనాయన్ తదన్వైరింద్రోరారహాణాసాం పరిదూర్యస్య పరిధీంద్రమస్య విశ్వాసురభితన్నో గృణాతు దివ్యో గంధర్వో రజాసోభిమానా యద్వాఘా సత్యముదయన్న విద్మధియో ఎన్వానోధియన్నో అవ్యా సీమవిందరే నదీనామపాణో అస్మవ్రజానాం గంధర్వో అమృతాదివోచలేంద్రో దక్షం పరిజానాదహీనా వస్త్రమోమయోమయ్రాజంతే అర్చయో విభావతో బృహద్వారోజమాజ ముఖ్యా అంధాదిదాదురే కవే పాపకవచ్చా శుక్రవచ్చా అనూనవచ్చా ఉదీయర్భానునా పుత్రో మాతరా విచరన్న పాపజి ప్రణక్షిరోదీ ఉభే ర్మందర్భూరివత్పదశ్చిత్రోదరజో భావజారాజన్నగ్నే ప్రథయస్వంధుభీరస్నే రాజో అమర్త్య సదర్శదస్య వపూషో విరాజతి వృణక్షీదానసింగం ధ్వరస్ ప్రదేశం భావస్భవాం మహీమిషం దాసిదానసిం ప్రయమ్ మహిళం విశ్వదర్శనమగ్నిం సుమ్నాయ సజిరే పురోజనా సుత్రన్నం సప్రదస్తమన్వాహారీర్జంబానూరాయుగా అగ్నే అచ్చావదేహన ప్రత్యంగ సుమనాభవ ఋణోయచ్చమిస్వదేహనస్వృణోయచ్చర్జమాక్రభగ ప్రబృహస్పతి ప్రదేవాక్రోదూరాజో దేవీ దాతున సోమం రాజా నమవేర్భిర్హవామహే ఆదిత్యాన్ విష్ణుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం ఇంద్రవాయో బృహస్పతిం సుహదేహః వామహే యథా నః సర్వమిద్ధః సంగత్యాసత్ అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ పాదం విష్ణుం సరస్వతీంద్రవిహారం చపాదినం వరన్నా అగ్నే అగ్నిభిర్బ్రహ్మ యజ్ఞం చ వర్ధయ వర్ణా దేవతాదయే రాజోదానాయ చోదయ అజమగ్నే దళితా భూతవిదూనో నహ్యా అన్యదశ్చాప్యయమ్ భద్రం హి ధర్మస్తివరోధమస్తీత ఆలేహిం దానామపదిజ్యమాగ్రీహి ప్రవత్తే అగ్నేమీమాపితో యదశాతి భవిస్వాభువనాన్యతే ప్రదప్తజ ప్రదానిరందనోదియ పురశ్చరంది పశుపాజీవత్మనా ఉదవా ఉపరి వృణక్షిపసద్భోలగ్నకులపశ్యస్వధావ ఉదచిల్యా ఉర్వరాణాం భవంతి మాతే హేతిం తవీషీం చుక్రుధావ యదుత్వదో నిమతో యాసి వప్సత్పృథగేణి ప్రగద్ధినీ వరేనా యదా దేవాతో అనుపాతి సోచర్వప్తే భస్మశ్రూపపథి ప్రభూమ సత్యశ్రేణ యోదృశ్యేకం ధ్యానం బహోరసాద బాహూయదగ్గే అనుమన్వేజానోన్యం వృత్తానామన్వేషి భూమి వృత్తే సుష్మా జిహదాముత్తే అత్తిరుత్తే అద్వేతమానశ్చవాజా ఉచ్చందస్వలినమవర్ధమానాద్వాజ్యవిశ్వేవసవస్వదంతు అపాభిగణ్యయనం సముద్రస్య నివేదనం అన్యం క్రేణ శ్వేత పంథాం తేన యాహివసాను ఆయనే పదాయనే దూర్వారోహంతు పుష్పిణీ ందరీకాని సముద్రశ్చివే భద్రం నో అపి వాతయమన హరి ఓద్రీవృదురవర్థమస్వన్నే కక్షీవం దంగదీపునారథం నగృతోరవం చంచిదస్వన్నపాదిన మరేణ భోజమత్ర దృఢం గ్రంథిన్న విష్టమద్రింజమిష్టమారజాం శిష్టావత్ర జేషుభ్రాదిషా సతం ధియా అధాహి వాం దివో నాపురస్తో భో న విశసే చిదేద్వాం దురాధతారాజస్సు మదిరస్వినా ఆయన్న సదనే పర్షధో నరా యువం భుజ్యం స ముద్ర ఆరజ స పారయీంఖితం జాతమచ్చాపదగ్నిభిర్నా సత్యా సాతయే ఘృతం ఆవాం సుమ్నై సంయోగీ భవం విష్ఠా విశ్వవేదస నమస్తే భూడలం నరోత్సన్న విప్యుషీరిషా అయం హి తే అమర్జయందురచ్చో నవచ్చతే దక్షో విశ్వాయుర్వేధసే అయమస్మాధు కావ్యర్భర్వజ్యోదాస్వతే అయం బీభ్యోధ్వకృషనం మదమృభుర్నగృత్యం మదం దృఢస్సేనా జగత్త న ఆదుస్వాసుపంసర అవీదే దీదువాహం సో కర్ణ ప్రావతేన పుత్ర ఆభరత్ సదజగ్రాంగోర్తని ేనూపమృగం పదాభరదరుణం మానమందేనాగారబంధుతరింద్రైంద్రోనాదేషు దిద్ధారయా దేవహేత్యజా స తావజోమితార్యాయస్య ప్రథోక్రథాయ భస్మరాసుతః ఇమాంఖనాయోషధిం వీరుధం ప్రవర్తమాన్ జయా సపత్నీం బాధతే జయా సంవిందతే పతిం ఉత్తానవర్ణే సుభగే దేవజూతే సహస్వతి సపత్నీం మే పరాధమపతిం మే కేవలం కురు ఉత్తరాహముత్తరముత్తరేదుత్తరాభ్య సపత్నీయా మమాధరాసాధరాభ్యనామినో అస్మిందమధేజనే పరామేవ పరాపతం సపత్నీం గమయామసి అహమస్మి సహ పానాథత్వమసి సాధిః ఉభే సహస్వతి భూత్రీ సపత్నీం మే సహావహై ఉపదేశాం సహ మానామభిత్వాధాం సహీయత ప్రజేమనో భద్రం గౌరీవ ధావతు పథావారీవ ధావతు అరణ్యాన్యరణ్యాన్యతౌ వ్యాప్రే వనశ్చసి కథాగ్రామన్న ప్రచ్ఛసి నత్వాభిరేవ విందతి ేజుపాదిశిక్షిగా ఆహారిధావయ్యాయతే ఉదకాజివాదం చ్యుతలేష్యే ఉదోహారణ్యాని సాయం సగీరివ సర్జతి మంగైరాంగైరో అవాధీరణ్యాన్యాయమే నవారణ్యాగచ్చతి స్వాదో ఫలస్ జగ్వాజామన్నిపద్యతే ఆంజనగంధిం దురభింబ్రహ్మన్నామగృహీమలాహం మృగాణాం మాతరవరణ్యాని సంసిషం శ్రత్రే దధామిత్తధమాయ హన్యవే హన్యద్రత్రం నర్యం విమేరవః ేయస్వాభవతో రోదసి అనురేజతే సుష్మాత్మిగత్రిమాయాభీరవ్యమాయినం ప్రవచ్చతామనదామిత్రమద్వయ స్వామిన్నరోగపిష్టిభుత్వాం విశ్వాసుభవ్యా సృష్టిషు ఐషో చాకంధిపురుభూత సూరిషో విధాసో దేమగమన్నాం అర్చంధిలోకేతనజే పరిష్ఠు మేధసాదాపాది నమస్కేధనే సయన్ను రాజస్సుభృతాకనన్మదం జోహరం హ్యంసికేతతి మగవంతాశ్వధ్వర మక్షూసవాజం భరదేశనాగ్రేణానపురీ మఘవన్ శ్రద్ధిరాజ మిత్రో వరు నో నమాజీ నరస్మదయసే విభక్త సుష్వానాస ఇంద్రస్సుమధిత్వాసలవాజం ఆనో భరసు విదం జాగన్ మహాతనాశముయామత్తోదా విశ్వస్తమింద్రూరజాదోదాసూర్యే రుహాయిగృత్యం గోళమస్తుపసి ప్రశ్రవణేన సోమం హర్యో భాగిరో అభ్యర్థ విద్వాసుమతిం చాన మయేరనయం దసో మే రేణో దశుభ్రం రసోల భక్తై బ్రహ్మేంద్రుభ్యం సంసిగృభ్యో నృణాంశూరసవాదక్షేషు చారన్ముదత్రాయస్వర్ణరముదస్త్రీన్ శృతిరవమింద్రదూరవృత్యాతస్తావేణ్యర్చై ఆయస్తేజోనిమ్ కృతవంతమస్వారూర్ణిమ్ నిమ్నైర్ద్రవయంతవక్వాతీమరం నాదశం భరే సమిత్యామృంహత్ అస్వామివాదక్షమంతరిక్షమూర్తే బద్ధం సవిముద్రం ముద్రస్కర్భిగోగ్యౌనవాన్నవాస్వేద అసోభూరత ఆబుద్ధి సంరోధ్యావా పృథివీ అప్రథేత పశ్చేదమన్యత భవద్యమస్య భువనస్ భూనా సుపర్ణో అంగత విదుర్గరత్మాన్ పూర్వో జాతస్వూ అశ్యానుధర్మ గ్రామజివగ్రామం యోయోధిరివాస్వాన్ పాత్రేవ వత్సం సుమనాధ్వానా అదీరివ జాజామభినోన్యే ధత్తాదివస్త విశ్వవార హిరణ్యస్తోపర్యథాంగిరతో జుక్వే వాజే అరేవాన్ సంప్రతిజాగరాహం సమిద్ధశ్చిత్సమిద్ధదేభ్యో హవ్యవాహన ఆదిత్యే రుద్రైర్వసుర్నాగహిమృీకాయ నాగహి విమయజ్ఞమిదం వదోజుషాణుపాగహి మర్తమిధానగవామహే మృీకాయ హవామహే వామో జాతవేదం విశ్వవారంగణే ధియా అగ్నే దేవాహన ప్రియవ్రతాన్ మృగేకాయ ప్రియవ్రతాన్ అగ్నిర్దేవో దేవానామభవత్పురోహితోగ్నిం మనుష్యా ఆర్యస్వమీరే అగ్నిం మహో ధనదాతాపహం భూవే మృగేకం ధనదాతయే అగ్నిరగ్నిం భరద్వాజంగమిష్ఠిరం కామం నక్కన్వం గదరశ్రుమాహవే అగ్నిం వదిష్టోహవదే పురోహితో మృగేకాయ పురోహిత శ్రద్ధయాగ్ని సమిద్ధే శ్రద్ధయా భూయతే హవి శ్రద్ధాంభగస్వూర్ధనివరామతి ప్రియం శ్రద్ధేతర ప్రియం శ్రద్ధేతి ప్రియం భోజేషుజస్విరం మా బుధిరం కృధి యథా దేవా అసూరే శ్రద్ధాముగ్రేణోగ్రే ఏం భోజేషుజస్వస్మాగముదిరం కృధి శ్రద్ధాం దేవాయజమానా వాయుగో పాగుపాదలే శ్రద్ధాం హృదయ్యా అయాగోచ శ్రద్ధయా విందతే వసు శ్రద్ధాం ప్రాదర్భవామహే శ్రద్ధాం మధ్యంతి నంపరి శ్రద్ధాం సూర్యశ్చ నింద్రతి శ్రద్ధే శ్రద్ధావజేహనా మేధామంగీరతో మేధాయోదను మేధామింద్రాగ్నిశ్చ మేధాం దాదాదాదుతే మేధాం దేవరుణో రాజా మేధాం దేవీ సరస్వతీ మేధాం దే అశ్వినో దేవాబాధత్తాం పుష్కరస్రా మేధా అప్సరస్సు గంధర్వేషు జయన్మనాః వైభీయమానోషీ మేధాసామావీదతాదిమాగ్రమదాకేరేయనుబ్రువే నిధామదం నిధామహైమయవ్రతం సహ వ్రతూజాసం బ్రహ్మణా సంగమేమహి శరీరం మే వికర్షణం వాంగ్ మే మధుమద్వాం అర్ధమానసోర్యో బ్రహ్మణానేస్తశ్రుతం మే వాప్రహాసీ వేదాం దేవీ మనసారేణమానాం గంధర్వజుష్టాం ప్రతిరోజుషస్వ మహ్యం మేధాం వద మహ్యం శ్రియం వద మేధావిభూయాతమయరాజ విష్ణో సదస్పతి మద్భూతం ప్రియమింద్రశ్చరాణ్యం సరిం మేధామయాశిషం మేధాం దేవరణాశ్రోదే సేధా మే మేధామిదం గురు మేధావ్యా అహం సుమనా సుప్రదీక శ్రద్ధామనా సత్యమాది సుదేవా మహాయరాధారయిష్ట ప్రభక్త భూయాగమస్మే సరజా ప్రయోగే సాధయిత్రమహాత్రఘాతో అద్భుత నయస్హందేశీయదే కదాచన స్వస్తిస్పతిర్వ్రహామీ మృదో భజీ వృషేంద్ర పురయేదున సోమవాభయంకర విరక్షో విమృదో జి వివృత్తమూర్జ విమణ్యమింద్రవృత్తన్న మిత్రిలాసద వినయింద్రమృధో జి నీతృత అస్మాభిలాసత్యమయాతమాంద్రద్విషమో ప్రతిజ్ఞాసోపథం విమణ్యో శర్మయ్రవలీయోయమయాపథం ీంకయ్యుభయింద్రం జాతముపాసతేసుమింద్రవలాదిసహసో జాతోజరస మృషన్మృషేరసి స్వమింద్రాదివ్యా అంతరిక్షమదిర ఉద్యామస్తభ్రావోజరసా స్వమింద్రధనోషసమర్కం బిభర్షి బాహ్వో వజ్రం శిరానవోదసా స్వమింద్రాభిభూరసి విశ్వా జాతాన్యోజసా భువాభవ సోమలేకేభ్య పవతే ఘతమేకముపాసతే ధు ప్రధావీ దేవాపి గచ్చే అనాధృష్టమసాయే స్వర్జయో సపోజే చక్రిరే మహస్తాంశ్రీ దేవాపి గచ్చుద్యంతే ప్రధరే ఋదూరాధోజేతా సహస్ర దక్షిణాస్తాంక్షి గచ్చతాపూర్వృతృతృంతపస్వతోజమతాంక్షి దేవాపి గచ్చతాసహస్రనీకా కవయో ఏకో పాయంతి ఊర్జం తపస్వతోజపతపూజా అపి గచ్చతా.